వాతావరణం పుస్తకం 14వ భాగం. ఉపరి వాతావరణంలో ఒక ప్రత్యేకమైన వాయువు ఉంటుంది. ఇది దిగువ పొరల్లో అరుదుగానే దొరుకుతుంది. ఈ వాయువు గతాన్ని తవ్వాలంటే 1840 దాకా పోవాలి. క్రిస్టియన్ ఫ్రెడరిక్ షోన్టైన్ అనే జర్మన్ స్విస్ రసాయన శాస్త్రవేత్త విద్యుత్ ఉపకరణాల నుండి ఓ విచిత్రమైన వాసన రావటం పసిగట్టాడు. అదేదో కొత్త వాయువు నుండి వస్తోందని తెలుసుకున్నాడు. ఆ వాయువుని వేరు చేసి శాస్త్రీయంగా అధ్యయనం చేశాడు. దానికి ఓజోన్ అని పేరు పెట్టాడు. వాసన అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. తదనంతరం ఆక్సిజన్కి ఓజోన్ రూపాంతరం అని తెలిసింది. ఇందులో 2కు బదులు 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. ఆక్సిజన్లో కన్నా ఓజోన్లో శక్తి ఎక్కువ ఉంది. అందుకే పుష్కలంగా శక్తి ఉన్నప్పుడు అది ఆక్సిజన్ నుండి ఉత్పన్నమవుతుంది. ఆ కారణం చేతనే అది విద్యుత్ ఉపకరణాల నుండి వెలువడుతుంది. శక్తి సరఫరా ఆపేయగానే వెంటనే ఓజోన్ ఆక్సిజన్గా విడిపోతుంది. 1913లో చార్లెస్ ఫ్యాబ్రీ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఉపరి వాతావరణంలో ఓజోన్ ఉందని నిరూపించాడు. సూర్యకాంతిలోని శక్తిని గ్రహించి అది ఆక్సిజన్ నుండి ఉత్పన్నమవుతుంది. సౌరశక్తి ప్రభావం చేత ఒక పక్క ఓజోన్ అణువులు ఉత్పన్నమవుతుంటే మరో పక్క ఆక్సిజన్ అణువులుగా మారిపోతుంటాయి. వాతావరణంలో రమారమి 15 మైళ్ళ ఎత్తులో ఓజోన్ ఉన్న పొరని ఓజోనోస్పియర్ అంటారు. ఈ ఓజోనోస్పియర్ మనకి చాలా అవసరం. సూర్యుడి నుండి వచ్చే అతి శక్తివంతమైన అతి నీలలోహ కాంతిని అది గ్రహిస్తుంది. ఓజోన్ పొరను దాటి ఆ కాంతి వస్తే తేలికగా దిగువ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ నైట్రోజన్లని దాటేస్తుంది. అప్పుడు ఆ కిరణాలు భూమి మీద జీవరాశుల మీద పడి చెప్పలేని హాని కలుగు చేస్తాయి. ఇలా జరగకుండా స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోనే మనకి రక్ష. 5వ అంశం, అన్యలోకాలు. ఘనపదార్థాల్లో అణువులు పరమాణువులు ఒకదానినొకటి బలంగా పట్టుకుని ఉంటాయి. కానీ వాయువులో అలా కాదు. వాయువులలో అణువులు ఒకదానినొకటి అలా అతుక్కొని ఉండవు. అన్నీ దూరదూరంగా సంచరిస్తూ ఉంటాయి. పృథ్వీ వాతావరణంలోని వాయువులు కూడా అలాగే దూరంగా విస్తరించి అంతరిక్షంలో మాయమైపోవచ్చు. కానీ భూమి గురుత్వాకర్షణ శక్తి వాటిని భూమిని వదిలిపోనివ్వదు. చిన్న గ్రహాలకి గురుత్వాకర్షణ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడి గురుత్వాకర్షణ భూమి ఉపరితలం వద్ద ఉండే గురుత్వాకర్షణలో 1/6 ఉంటుంది. చంద్రుడి చుట్టూ ఒక వాతావరణాన్ని పట్టి ఉంచగలిగేటంత బలమైనది కాదు చంద్రుడి గురుత్వాకర్షణ. కాబట్టి చంద్రుడు నిర్వాతమైన అంటే గాలి లేని ప్రాంతం అన్నమాట. చంద్రుడి కన్నా చిన్న ఖగోళ వస్తువులన్నీ నిర్వాతమైనవే అవుతాయి. అదేవిధంగా గ్రహం ఎంత వేడిగా ఉంటే దాని మీద ఉన్న గాలి అణువులన్నీ అంత సంచలనంగా కదులుతూ ఉంటాయి. కాబట్టి ఆ గ్రహపు గురుత్వాకర్షణకి తన చుట్టూ ఒక వాతావరణాన్ని పట్టి ఉంచటం మరింత కష్టమవుతోంది. ఉదాహరణకి బుధుడు కుజుడు గ్రహాలనే తీసుకుందాం. 2 భూమి కన్నా చిన్నవే. 2 ఉపరితలం వద్ద గురుత్వాకర్షణ భూమి ఉపరితలం వద్ద గురుత్వాకర్షణకి 2/5 ఉంటుంది. బుధుడు సూర్యుడికి అతి సన్నిహితంగా ఉన్న గ్రహం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి వాతావరణాన్ని నేలకు బంధించి ఉండటానికి ఆ గ్రహపు గురుత్వానికి బలం సరిపోదు. కాబట్టి అది కూడా చంద్రుడిలా నిర్వాతమైనదే.